ఓం తేజోసి అసి శుక్రం శుక్రమృతం అమృతమాయుష్ప్రా ఆయు ఆయుష్ప్రా ఇత్యాయు ఆయన్ మే పాహి పాహ్యాదే ఆదరే జలయితి దదే ఇమామగృభ్రన్ అగృభ్రన్ రసనామృతస్య పూర్వే పూర్వాయూషి ఆయూషి విదథేషు విదథేషు కవ్యా కవ్యేతి కవ్యా సానాః అస్మిన్ సుతే సుతాబూవ ఆబూవ బూవ ఋతస్య సామం సరమారపంతీ అభిధాసి అభిధాయిత్యభిధాః అసి భువనం భువనీయంతా ధర్తా ధర్తా సహ సత్వం త్వమగ్నిం అగ్నిం వైయస్వానరం వైశ్వానరాం సప్రాథసం సప్రాథసం గచ్చ సప్రాథసమితి స ప్రాథసం గచ్చ స్వాహాకృతస్వగా స్వాహాకృత ఇతి స్వాహాకృత స్వగా స్వగేతి స్వగా దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే బ్రహ్మన్ ప్రజాపాతయతి ప్రజాపాతయే బ్రహ్మన్నస్వం అస్వం భన్స్యామి భన్స్యామి దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే తేన ప్రజాపాతయతి ప్రజాపాతయే తేన రాధ్యాసం రాధ్యాసం తమ్ తమ్ ప్రధాన ప్రధాన దేవేభ్య ప్రజాపాతయే ప్రజాపాతయే తేన ప్రజాపాతయతి ప్రజాపాతయే తేన రాజ్ఞి రాజ్ఞి ప్రజాపాతయే ప్రజాపాతయే త్వా ప్రజాపాతయతి ప్రజాపాతయే త్వాదుష్టం దుష్టం రా ప్రోక్షామి ఉక్షామి ఇంద్రాగ్నిభ్యాం ఇంద్రాగ్నిభ్యాం వాయవే ఇంద్రాగ్నిభ్యామితి ఇంద్రాగ్ని వాయవే విశ్వేభ్య విశ్వేభ్యసర్వేభ్య సర్వేభ్యస్త్వా త్వా దేవేభ్యః దేవేభ్యో జుష్టం జుష్టం రా ప్రోక్షామి ఉక్షామీత్యుక్షామి యో అర్వంతం అర్వంతం జిఘాగ్నేసతి జిఘాగ్నేసతి తమ్ తమభి అభ్యమీతి అమీతి వరుణ వరుణ ఇతి వరుణ పరోమత్తాః మత్తః పరః పరస్వా స్వేతి స్వా అగ్నయే స్వాహా స్వాహా సోమాయ సోమాయ పాం అపాం మోదాయ మోదాయ సవిత్రే సవిత్రే వాయవే వాయవే విష్ణవే విష్ణవ ఇంద్రాయ ఇంద్రాయ బృహస్పతాయే బృహస్పతాయే మిత్రాయ మిత్రాయ వరుణాయ వరుణాయేతి వరుణాయ హింకారాయ హింకృతాయ హింకారాయేతి హింకారాయ హింకృతాయ క్రందతే హింకృతాయేతి హింకృతాయ క్రందతే వక్రందాయ అవక్రందాయ ప్రోచతే అవక్రందాయేత్యవక్రందాయ ప్రోచతే ప్రప్రోచాయ ప్రప్రోచాయ గంధాయ ప్రప్రోచాయేతి ప్రప్రోచాయ గంధాయ ఘ్రాతాయ ఘ్రాతాయ నివిష్టాయ నివిష్టాయోపావిష్టాయ నివిష్టాయేతి నివిష్టాయ ఉపావిష్టాయ సందీతాయ ఉపావిష్టాయేత్యుపవిష్టాయ సందీతాయ వల్గరతే సందీతాయేతి సందీతాయ వల్గర ఆసీనాయ ఆసీనాయ శయానాయ శయానాయ స్వపదే స్వపదే జాగ్రతే జాగ్రతే పూజతే పూజతే ప్రబుద్ధాయ ప్రబుద్ధాయ విజృంభమానాయ ప్రబుద్ధాయేతి ప్రబుద్ధాయ విజృంభమానాయ విచిత్రాయ విజృంభమానాయేతి విజృంభమానాయ విచిత్రాయ సాంభానాయ విచిత్రాయేతి విచిత్రాయ సాంభానాయోపస్థితాయ సాంహానాయేతి సంహానాయ ఉపస్థితాయనాయ ఉపస్థితాయేత్యుపస్థితాయ ఆయనాయ ప్రాయణాయ ఆయనాయేత్యా అయనాయ ప్రాయణాయ యతే ప్రాయణాయేతి ప్ర అయనాయ యతే ధావతే ధావత ఉద్రావాయ ముద్రావాయోద్రూతాయ ఉద్రావాయేత్యూతే ద్రావాయ ఉద్రూతాయ శూకాయ ఉద్రేతాయేత్కారాయ ఉద్రేతాయేత్యుత్ ద్రూతాయ శూకారాయ శూక్రేతాయ శూక్రేతాయ నిషన్నాయ నిషన్నాయోత్థీతాయ నిసన్నాయేతి నిసన్నాయ ఉత్థీతాయ జవాయ జవాయ బలాహాయ బలాహాయ వివర్తమానాయ వివర్తమానాయ వివృత్తాయ వివర్తమానాయేతి వివర్తమానాయ వివృత్తాయ విధూన్మానాయ వివృత్తాయేతి వివృత్తాయ విధూన్మానాయ విధూతాయ విధూన్వానాయేతి విధూన్వానాయ విధూతాయ శుశ్రూషమానాయ విధూతాయేతి విధూతాయ శుశ్రూషమానాయ శృణ్వతే శృణ్వత ఈక్షమానాయ ఈక్షమానాయేక్షితాయ ఈక్షితాయ వీక్షితాయ వీక్షితాయ నిమేషాయ వీక్షితాయేతి వీక్షితాయ నిమేషాయ యతే నిమేషాయేతి నిమేషాయ యదత్తి అత్తి తస్మై తస్మై పిబతి పిబతి మూత్రం మూత్రం కరోతి కరోతి కుర్వతే కుర్వతే కృతాయ కృతాయేతి కృతాయ హిరణ్యపాణి మూతయే హిరణ్యపాణి హిరణ్య పాణిం ఊతయే సవితారం సవితారముప ఉపహ్వయే హ్వయతి హ్వయే సచేత్తా చేత్తా దేవతా దేవతా పదం పదమితి పదం దేవస్య చేతతః చేతతో మహీం మహీం ప్రా ప్రసవితుః సవితుర్హవామహే హవామహ ఇతి హవామహే సుమతీం సత్యరాధసం సుమతిమితి సుమతిం సత్యరాధసమితి సత్యరాధసం సుష్టుతీం సుమతి వృధాః సుష్టుతిమితి సుష్టుతిం సుమతి వృధో రాతిం సుమతి వృధయితి సుమతి వృధాః రాతీం సవితుః సవితురీమహే ఈమహ ఇతి ఈమహే ప్రదేవాయ దేవాయ మతీవిదే మతివిదయితి మతి విదే రాతీం సత్పతిం సత్పతిం మహే సత్పతిమితి సత్ పతిం మహే సవితారం సవితారముపా ఉపహ్వయే హ్వయతి హ్వయే ఆసవం దేవవీతయే ఆసవమిత్యా సవం దేవవీతయితి దేవ వీతయే దేవస్య సవితుః సవితుర్మతిం మతిమాసవం ఆసవం విశ్వదేవ్యం ఆసవమిత్యాసవం విశ్వదేవ్యమితి విశ్వదేవ్యం ధియాభజం భగం మనామహే మనామహ ఇతి మనామహే అగ్నిగ్రస్తోమేన స్తోమేన బోధయ బోధయ సమిధానః సమిధానో అమర్త్యం సమిధాన ఇతి సంధానః అమర్త్యమిత్యమర్త్యం భవ్యా దేవేషు దేవేషు నః నో దధతే దధతి దధతే సహవ్యవాట్ హవ్యవానమర్త్యః హవ్యవా ఇతి హవ్యవాట్ అమర్త్యముషిక్ ఉషిద్దూతః దూతశ్చ నో హితః చ నో హిత ఇతి జనాః హితః అగ్నిర్ధియా ధియా సం సమన్వతి శృణ్వతి శృణ్వతి తన్వా స్నో ఘృతస్నయీమహే ఘృతస్నో ఇది ఘృతస్నో ఈమహే చిత్రభానో చిత్రభానో స్వర్విదం చిత్రభానో ఇది చిత్రభానో స్వర్విదమితి స్వః విదం ఏవా ఆవీతయే ఆవీతయే వీతయే వః మహేతీవ అగ్నిం దూతం దూతం పురః పురోదధే యదే హవ్యవాహం హవ్యవాహముప హవ్యవాహమితి హవ్యవాహం ఉపబ్రువే బ్రువయితి బ్రువే దేవా ఆసాదయాత్ ఆసాదయాత్ సాదయాదిహ ఇహేతీహ అజీజనోహి ప్రవమానా అవమానసూర్యం సూర్యం విధారే విధారే సక్మానా విధారయితి విధారే సక్మానా పయాః పయయితి పయాః గోజీరయారాం భరమానః గోజీరయేతి గోజీరయ రాం భరమానః పురంధ్య పురంధ్యేతి పురంధ్య విభోన్మాత్రా విభోరితి విభూ మాత్రా ప్రభూ ప్రభో పిత్రా ప్రభూరితి ప్రభూ పిత్రా స్వాహ అశ్వోసి అసిహయాః హయోత్యాః అత్యోమయాః మయోర్వాహ అర్వా సప్తీః సప్తిర్వాజీ వాజీ వృషాః వృషాః నిమణాః నిమణా యయోః నిమణా ఇతి నిమణాః యయుః శిశోః శిశున్నామ నామాసి అస్యాదిత్యానాం ఆదిత్యానాం పత్వా పత్వాను అన్వీః ఇహి దేవాః దేవా ఆశాపాలాః ఆశాపాలా ఏతం ఆశాపాలా ఇత్యాశాపాలాః ఏతం దేవేభ్యః దేవేభ్యోస్వం అస్వం మేధాయ మేధాయ ప్రోక్షీతం ప్రోక్షీతాం రక్షత ప్రోక్షీతమితి ప్ర ఉక్షితం రక్షతేతి రక్షత ఇహ రంతీః రంతీరిహ ఇహ దామతాం రమతామిహ ఇహ ధృతీః ధృతీరిహ ఇహ స్వధృతిః స్వధృతి స్వాహాః స్వధృతిరితి స్వధృతిః స్వాహేతి స్వాహాః కాయ కస్మై కస్మై కథమస్మై కథమస్మా ఆదిం ఆదిమాదీతాయ ఆదిమిత్యాదిం ఆదీతాయ మనః ఆదీతాయేత్యాదీతాయ మన ప్రజాపాతయే ప్రజాపాతయే చిత్తం ప్రజాపాతయేతి ప్రజాపాతయే చిత్తం విజ్ఞాతాయ విజ్ఞాతాయాదిత్యై విజ్ఞాతాయేతి విజ్ఞాతాయ అదిత్యై మహ్యై మహ్యై సుమృళీకారీ సుమృళీకారీ సరస్వత్యై సుమృళీకాయాదితి సుమృళీకారీ సరస్వత్యై పావకారీ పావకారీ బృహత్యై బృహత్యై పూష్ణే పూష్ణే ప్రవత్యాయ ప్రవత్యాయ నరంధీషాయ ప్రవత్యాయేతి ప్రవత్యాయ నరంధీషాయ త్వష్ట్రే త్వష్ట్రే దురీపాయ దురీపాయ పురురూపాయ పురురూపాయ విష్ణవే పురురూపాయేతి పురురూపాయ విష్ణవే నిభూయపాయ నిభూయపాయ శిపివిష్టాయ నిభూయపాయేతి నిభూయపాయ శిపివిష్టాయేతి శిపివిష్టాయ ఆ బ్రహ్మన్ బ్రహ్మన్ బ్రాహ్మణః బ్రాహ్మణో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చసీ జాయతాం బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ జాయతామారాష్ట్రే ఆరాష్ట్రే రాష్ట్రే రాజన్యాః రాజన్యః శూరాః శూరాయిషవ్యాః ఇషవ్యోతిమ్యాధీ అతివ్యాధీ మహారథః అతివ్యాధీత్యపి వ్యాధీ మహారథో జాయతాం మహారథైతి మహారథః జాయతాం దోగ్ధ్రీ దోగ్ధ్రీ ధేనుః ధేనుర్వోళ్ళః ఓడిధానడ్వాన్ అనడ్వానాసు ఆశుస్సత్తి సత్తి పురంధి పురంధిర్యోషా పురంధిరితి పురం ది యోషా జిష్ణు జిష్ణురేష్టా రథేష్టా సదేయ రథేష్టా ఇది రథే స్థా సదేయో యువా అస్యమానస్ వీర వీరో జాయతీకామయతి నికామే నీకామే నపర్జన్యా పర్జన్యో వర్షతు వర్షతు ఫలవత్య ఫలవత్యో న ఫలవత్యైతి ఫల నవోషధయ ఓషధయ పచ్యంతా పచ్యంతా యోగక్షేమ యోగక్షేమో నా యోగక్షేమైతి యోగక్షేమ నల్పతా కల్పతామితి కల్పతా ప్రాణాయాపానాయ అపానాయ అపానాయేత్యప ఆనాయ యానాయ చక్షుషే యానాయేతి ఆనాయ చక్షుషే శ్రోత్రాయ శ్రోత్రాయ వాచే వాచే మనసే మనసైతి మనసే ప్రాచ్యై దిశే దిశేర్వాచ్యై అర్వాచ్యై దక్షిణాయి ప్రతీచ్యై ప్రతీచ్యా ఉదీచ్యై ఉదీచ్యాధ్వాయై ఊర్ధ్వాయ అవాచ్యై అవాచ్యార్వాచ్యై అర్వాచ్యై దిశే దిశైతి దిశే అద్రోవాభ్యద్వైత్యే వాద్యోదకాయ వాద్యైతి వాహ్యుదకాయ తిష్టంతిభ్యస్రవంతిభ్యస్యందమానాభ్యస్యందమానాభ్యకూప్యాభ్యకూప్యాభ్యస్సూద్యాభ్యసూద్యాభ్యోధార్యాభ్యార్యాభ్యోన్నవాయ అన్నవాయ సముద్రాయ సలిలాయ వాతాయ ధూమాయ ధూమాయాభ్రాయ అభ్రాయ మేఘాయ మేఘాయ విద్యోతమానాయ విద్యోతమానాయ స్తనయతే విద్యోతమానాయేతి విద్యోతమానాయ స్తనయతే వస్ఫూర్జతే అవస్ఫూర్జతే వర్షతే అవస్ఫూర్జత ఇత్యవ స్ఫూర్జతే వర్షతే వవర్షతే అవవర్షత ఉగ్రం అవవర్షత ఇత్యవ వర్షతే ఉగ్రాం శీఘ్రం శీఘ్రముగృహతే ఉద్గృహత ఉద్గృహీతాయ ఉద్గృహత ఇత్యోతి గృహతే ఉద్గృహీతాయ ప్రశ్నతే ఉద్గృహీతాయేత్యుత్ గృహీతాయ ప్రశ్నతే శీకాయతే శీకాయతే పృష్వాభ్యో రాదునీభ్యో నీహారాయ నీహారాయేతి నీహారాయ అగ్నయే సోమాయ సోమాయేంద్రాయ ఇంద్రాయ పృథివ్యై పృథివ్యా అంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే దిగ్భ్యః దిగ్భ్య ఆశాభ్యః దిగ్భ్యైతే దిగ్భ్యః ఆశాభ్య ఉర్వ్యై ఉర్వ్యా అర్వాచ్యై అర్వాచ్యై దిశే దిశైతి దిశే నక్షత్రేభ్యో నక్షత్రియేభ్యః నక్షత్రియేభ్యో రాత్రేభ్యః అహోరాత్రేభ్యోర్ధమాసేభ్యః అర్ధమాసేభ్యో మాసేభ్యః అర్ధమాసేభ్య ఇత్యర్థ మాసేభ్యః మాసేభ్య ఋతుభ్యః ఋతుభ్య ఆర్తవేభ్యః ఋతుభ్యైత్రిభ్యః ఆర్తవేభ్య సంవత్సరాయ సంవత్సరాయ ద్యావా పృథివీభ్యాం ద్యావా పృథివీభ్యాం చంద్రాయ చంద్రాయ సూర్యాయ సూర్యాయ రశ్మిభ్యః రశ్మిభ్యో వసుభ్యః రశ్మిభ్యైతే రశ్మిభ్యః వసుభ్యో రుద్రేభ్యః వసుభ్యవసుభ్య రుద్రేభ్య ఆదిత్యేభ్య ఆదిత్యేభ్యో మరుద్భ్య మరుద్భ్యో విశ్వేభ్య మధురుభ్య మరుద్భ్య విశ్వేభ్యో దేవేభ్య దేవేభ్యై దేవేభ్య మూలేభ్య శాఖాభ్య శాఖాభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్య పుష్పేభ్య వనస్పతిభ్యై వనస్పతిభ్య పుష్పేభ్య ఫలేభ్య ఫలేభ్య ఓషధీభ్య ఓషధీభ్యైత్యోషధీభ్య పృథివ్యా అంతరిక్షాయ అంతరిక్షాయ దివే దివే సూర్యాయ సూర్యాయ చంద్రాయ చంద్రాయ నక్షత్రేభ్య నక్షత్రేభ్యోభ్య అగ్రవోషధీభ్య అగ్రైత్యతేభ్య ఓషధీభ్యో వనస్పతిభ్య వనస్పతిభ్య పరిప్లవేభ్య వనస్పతిభ్యైతి వనస్పతిభ్య పరిప్లవేభ్యశ్చరాచరేభ్య పరిప్లవేభ్యైతి పరిప్లవేభ్య చరాచరేభ్యః సరీసృపేభ్యః సరీసృపేభ్యైతి సరీసృపేభ్యః అసవే వసవే వసవే విభువే విభువే వివస్వతే విభువైతి విభువే వివస్వతే గణశ్రియే గణశ్రియే గణపాతయే గణశ్రియైతి గణశ్రియే గణపాతయే విభువే గణపాతయైతి గణపాతయే అభిభువే దీపతయే అభిభువైత్యభిభువే అధీపతయే సూషాయ అధీపతయైత్యధిపతయే సూషాయ సాం సర్పాయ సాం సర్పాయ చంద్రాయ సాం సర్పాయేతి సం సర్పాయ చంద్రాయ జ్యోతిషే జ్యోతిషే మలింవృచాయ మలింవృచాయ వివాహ వివాహ పతయతే పతయతీతి పతయతే మధవే మాధవాయ మాధవాయ శుక్రాయ శుక్రాయ శుచాయే శుచాయే నభసే నభసే నభస్యాయ నభస్యాయేషాయ ఇషాయోర్జాయ ఊర్జాయ సహసే సహసే సహస్యాయ సహస్యాయ తపసే తపసే తపస్యాయ తపస్యాయాగ్నేహసస్పతయే ఆంహసస్పతయేత్యాంహసః పతయే వాజాయ ప్రసవాయ ప్రసవాయ అభిజాయ ప్రసవాయేతి ప్రసవాయ అభిజాయ కదవే అభిజాయేత్యభిజాయ కదవే స్వాహ స్వర్ణమూర్ధ్నే మూర్ధ్నే వ్యశ్నువినే విష్ణువినేంత్యాయ విష్ణువినైదేవి అశ్వినే అంత్యాయాంత్యాయనాయ ఆంత్యాయనాయ భువనాయ ఆంత్యాయనాయేత్యాంత్య ఆయనాయ భువనాయ భువానస్య భువానస్య పతయే పతయేధిపతయే అధిపతయే ప్రజాపతయే అధిపతయైత్యధిపతయే ప్రజాపతయైతి ప్రజాపతయే ఆయుర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతాం ప్రాణః ప్రాణో బాణః అపానో వ్యానః అపాన ఇత్యప ఆనః వ్యానభూదానః వ్యాన ఇతి వి ఆనః ఉదానః సమానః ఉదాన ఇత్యోత్ ఆనః సమానశ్చక్షుః సమాన ఇతి సం ఆనః చక్షుశ్రోత్రం శ్రోత్రం వాక్ వాంగ్మనః మన ఆత్మా ఆత్మా పృష్టం పృష్టం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞః యజ్ఞోర్జ్యోతిః యోగి స్వాహ స్వర్యజ్ఞేన యజ్ఞేన కల్పతాం కల్పతామితి కల్పతాం ఏకస్మై ద్వాభ్యాం ద్వాభ్యాగ్నేశతాయ శతాయీకశతాయ ఏకశతాయుష్ట్యై ఏకశతాయేత్యేకశతాయ యుష్ట్యై స్వర్గాయ యుష్ట్యాయితి వి ఉష్ట్యై స్వర్గాయ స్వాహ స్వర్గాయేతి స్వాహాయ స్వాహేతి స్వాహ ఓం ప్రజాపతయే త్వా ప్రజాపతయ ఇతి ప్రజాపతయే త్వాజుష్టం జుష్టం గృహ్ణామి గృహ్ణామ్యేషే తే యోనిః యోనిః సూర్యః సూర్యస్తే తే మహిమా మహిమాయః యస్తే తేహం అహం సంవత్సరే సంవత్సరే మహిమా మహిమా సంబభూవ సంబభూవ వాయౌ సంబభూవేతి సంబభూవ వాయా అంతరిక్షే అంతరిక్షే దివి దివి సూర్యే సూర్యే తస్మై తే మహిమ్నే మహిమ్నే ప్రజాపాతయే ప్రజాపాతయే స్వాహా ప్రజాపాతయేతి ప్రజాపాతయే స్వాహా దేవేభ్యః దేవేభ్యైతి దేవేభ్యః యః ప్రాణతః ప్రాణతో నిమిషతః నిమిషతో మహిత్వా నిమిషత ఇతి నిమిషతః మహిత్వైకాః మహిత్వేతి మహిత్వా ఏకయిత్ ఇద్రాజా రాజా జగతః జగతో బభూవ బభూవేతి బభూవ ఈశే ఈశే అస్య ద్విపదాః ద్విపదశ్చతుష్పదః ద్విపద ఇతి ద్విపదాః చతుష్పదః కస్మై చతుష్పద ఇతి చతుః పదః కస్మై దేవాయ హవిషా హవిషా విధేమ విధేమేతి విధేమ చంద్రమాస్తే తే మహిమా మహిమాయః యస్తే తే రాత్రౌ సంవత్సరే మహిమా మహిమా సంబభూవ సంబభూవ పృథివ్యాం సంబభూవేతి సంబభూవ పృథివ్యామగ్నౌ అగ్నౌ నక్షత్రేషు చంద్రమాసి చంద్రమాసి తస్మై తే మహిమ్నే ప్రజాపాతయే ప్రజాపాతయే దేవేభ్యః ప్రజాపాతయేతి ప్రజాపాతయే దేవేభ్య స్వాహా స్వాహేతి స్వాహా ఇంజంతి బ్రధ్నం బ్రధ్నమరుషం అరుషం చరంతం చరంతం పరి తస్తుషాః తస్తుష ఇతి తస్తుషాః రోచంతే రోచనా దివి దివీతి దివి యుంజంత్యస్య అస్య కామ్యా హరీ హరీ విపక్షసా హరీతి హరీ విపక్షసా రథే విపక్షసే దివి పక్షసా రథి రథే సోనా విష్ణో విష్ణో నృవాహస ధృష్ణో ఇది ధృష్ణో నృవాహసేతి నృవాహస యద్వాతాః వాతో అపః అపో అగనీగన్ అగనీగన్ ప్రియామింద్రస్య ఇంద్రస్య తన్వం తన్వమితి తన్వం ఏతగ్రస్తోతః స్తోతరణేన అనేన పథా పథా పునః పునరస్వం అశ్వావర్తయాసి ఆవర్తయాసి వర్తయాసి నః నయితి నః వసావస్త్వా త్వాంజంతు అంజంతు గాయత్రేణ గాయత్రేణ ఛందసా ఛందసా రుద్రాః రుద్రాస్త్రేష్టుభేన త్రేష్టుభేనాదిత్యాః త్రయస్తోభేనేతి త్రయస్తోభేన ఆదిత్యా జాగతేన జాగతేన భూః భూద్భువాః భువః స్వాహ సల్లాజీన్ లాజీన్ షాజీన్ షాజీన్ యవ్యే యవ్యే గవ్యే గవ్య ఏతత్ ఏతదన్నం అన్నమత్త అత్తదేవాః దేవాయేతత్ ఏతదన్నం అన్నమద్ధి అద్ధి ప్రజాపతే ప్రజాపత ఇతి ప్రజాపతే కస్యేత్ స్విదేకాకీ ఏకాకీ చరతి చరతి కః కపురీతి భూమిత్యో సిజ్జాయతే జాయతే పునః పునరితి పునః ఇగ్గస్వేత్ సిద్ధిమస్య హిమస్య భేషజం భేషజం కిం వావపానం ఊమిత్యో ఆవపానం మహత్ ఆవపానమిత్యావపానం మహదితి మహత్ సూర్య ఏకాకీ ఏకాకీ చరతి చరతి చంద్రమాః చంద్రమా జాయతే జాయతే పునః పునరది పునః అగ్నిర్హిమస్య హిమస్య భేషజం భేషజం భూమి భూమిరావపానం ఆవపానం మహతి ఆవపానమిత్యా ప్రపానం మహదితి మహతి కాస్మీత్ ఇదమాసీత్ ఆసీత్ పూర్వచిత్తిః పూర్వచిత్తిః కిం పూర్వచిత్తిరితి పూర్వచిత్తిః కిగ్గస్మీత్ ఇదమాసీత్ ఆసీద్బృహత్ బృహద్వయాః పయయితి వయాః కాస్మీత్ ఇదమాసీత్ ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలా కాస్మీత్ ఇదమాసీత్ ఆసీత్ పిశంగిలా పిశంగిలేతి పిశంగిలా జౌరామాసీత్ ఆసీత్ పూర్వచిత్తిః పూర్వచిత్తిరశ్వాః పూర్వచిత్తిరితి పూర్వచిత్తిః అశ్వ ఆసీత్ ఆసీద్బృహత్ బృహద్వయాః వయైతి వయాః అవీరాసీత్ ఆసీత్ పిలిప్పిలా పిలిప్పిలా రాత్రీః రాత్రీరాసీత్ ఆసీత్ పిశంగిలా పిశంగిలేతి పిశంగిలా ఆరు నుంచి